అతివాహకత పుస్తకం 15వ భాగం. జర్మనీ శాస్త్రవేత్తలు కొత్త బాటలు తొక్కారు. కేవలం లోహాల మిశ్రమాలతో పనిచేయకుండా ఆక్సిజన్తో లోహాల మిశ్రమాలని పరీక్షించడం ప్రారంభించారు. ఈ ఆక్సైడ్లు మట్టిని పోలిన పదార్థాలు. వీటిని సెరామిక్స్ అంటారు. ఇది బురద మట్టి అన్న అర్థం గల గ్రీకు పదం నుండి వచ్చింది. మొట్టమొదటి మంచి వార్త 1986లో వచ్చింది. లాంతనం, బేరియం, రాగి లోహాల ఆక్సైడ్ల కలయిక 28K వద్ద అతివాహకం అవుతుందని కనుగొనబడింది. ఉష్ణోగ్రత విలువలో పెద్ద తేడా లేకపోయినా ఈ ఫలితం ఓ కొత్త పద్ధతిలో వచ్చింది. కనుక నాటి నుండి శాస్త్రవేత్తలు వివిధ సిరామిక్ మిశ్రమాలని పరీక్షిస్తూ వచ్చారు. సంవత్సరం తిరిగేలోపు 40K వద్ద అతివాహకత ప్రదర్శించే సిరామిక్ని కనుక్కున్నారు. అయితే అధిక పీడనం లేకుండా 36K వద్ద అతివాహకత కనబరిచే మరో పింగాణి మిశ్రమాన్ని మరో ప్రయోగశాల కనుక్కొని వెల్లడి చేసింది. ఈ వ్యవహారం అక్కడితో ఆగలేదు. 1987లో 90K వద్ద అతివాహకం కాగలిగే ఓ పింగాణి మిశ్రమం కనుక్కోబడింది. అలాంటి పింగాణి అయితే ద్రవ్య నైట్రోజన్ ఉష్ణోగ్రత వద్ద అతివాహకంగా ఉంటుంది. ద్రవ్య నైట్రోజన్ ద్రవ్య హైడ్రోజన్ కన్నా సామాన్యంగా దొరుకుతుంది. పైగా ద్రవ్య హీలియం లాగానే సురక్షితమైనది కూడా. ఆవిష్కరణలు అక్కడితో ఆగలేదు. 1987 మే నెలలో మరో కొత్త వార్త వచ్చింది. ఓ ప్రత్యేక రకమైన సిరామిక్ 225K వద్ద అతివాహకం అవుతుందని కనుక్కున్నారు. అంటే పొడి మంచు ఉష్ణోగ్రతల వద్ద అన్నమాట. 225K వద్ద అతివాహకత వ్యక్తం అయినప్పుడు మామూలు గది ఉష్ణోగ్రత వద్ద ఎందుకు వ్యక్తం కాకూడదు? నష్టం లేకుండా విద్యుత్తును ప్రసారం చేసే పదార్థాన్ని తయారు చేయడమే శాస్త్రవేత్తల ప్రధాన లక్ష్యం. పదార్థాన్ని అతి శీతల ఉష్ణోగ్రతల వద్ద ఉంచకపోయినా మహా అయితే మామూలు ఏసీలో ఉంచిన అతివాహకంగా ప్రవర్తించాలి. అయితే ఉన్నత ఉష్ణోగ్రతల వద్ద అతివాహకత ఎలా పనిచేస్తుందో ఇప్పటికీ శాస్త్రవేత్తలకి పూర్తిగా అర్థం కాలేదు. సాంప్రదాయిక అతివాహకత కోసం బార్డీన్ అందించిన వివరణ ఈ కొత్త రకం అతివాహకతకి సరిపోదు. అయితే ఓ మంచి ఆవిష్కరణ జరిగితే చాలు. వివరణలు కొంచెం ఆలస్యం అయినా పర్వాలేదు. అయితే ఇక్కడ ఒక ఆచరణాత్మక సమస్య ఒకటి వచ్చి కూర్చుంది. విద్యుత్తు సామాన్యంగా తీగలలోనూ సన్నని పొరలలోనూ ప్రవహిస్తుంది. తీగలు పొరలు వంగుతాయి, తెగకుండా బరువు మోయగలుగుతాయి. కానీ పింగాణీలు పెళుసైన పదార్థాలు. వాటితో తీగలు పొరలు తయారు చేయడం సులభం కాదు. అయితే ఈ సమస్య మీద కూడా శాస్త్రవేత్తలు పని ప్రారంభించారు. రేపో మాపో ఆ సమస్యకి కూడా పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం. మరి ఈ ఉన్నత ఉష్ణోగ్రత వద్ద అతివాహకత వలన మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి? విద్యుత్ ప్రసారంలో జరిగే నష్టాన్ని అరికట్టగలం. ఇక భవిష్యత్ ప్రయోజనాల కోసం విద్యుత్తును నిల్వ ఉంచుకోవటం ఈ రోజుల్లో చాలా కష్టం. తీగల్లోంచి దూసుకుపోయే విద్యుత్తు ఆ తీగల నిరోధకత వల్ల శక్తిని కోల్పోతుంది. అంటే ఎక్కువ విద్యుత్ అవసరమైనప్పుడు ఎక్కువ విద్యుత్తు, తక్కువ విద్యుత్ అవసరమైనప్పుడు తక్కువ విద్యుత్తు, ఇలా జనరేటర్లు ఉత్పత్తి చేస్తూ పోవాలి. ఎప్పుడు ఎంత కావాలో ఖచ్చితంగా అంచనా వేయటం కష్టం. అనుకోకుండా విద్యుత్ శక్తి అవసరాలలో వచ్చే ఆటుపోట్ల వల్ల జనరేటర్ల వినియోగం మీద గొప్ప ఒత్తిడి కలుగుతుంది.